నమో నారాయణ. శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరి వేదాంతాచార్య వర్యోమే సన్నిధత్తాం సదాకృతి అడిగే. నమో నారాయణ. లెట్స్ కంటిన్యూ టు ఎంజాయ్ స్వామి ఆమనాచార్యాస్ వండర్ఫుల్ స్తోత్ర రత్నం. టుడేస్ వర్సెస్ నంబర్ 27. తవామృతస్యందిని పాద పంకజే నివేశితాత్మా కథమన్యది ఇచ్చతి స్థితేరవిందే మకరంద నిర్భరే మధువ్రతో నెక్షురకం హి వీక్షతే. సో ఈవెన్ ఇఫ్ యు పర్ఫార్మ్ శరణాగతి ఇన్ లియు ఆఫ్ భక్తి యోగం, వై షుడ్ యు ఆస్క్ ఫర్ మోక్షం ఇన్ దిస్ బర్త్ ఇట్ సెల్ఫ్? మేబీ నెక్స్ట్ బర్త్స్, ఫ్యూచర్ బర్త్స్, ఐ విల్ ప్లేస్ యూ ఇన్ హయర్ పొజిషన్స్, హయర్ లెవెల్స్ ఆఫ్ బర్త్ విత్ మోర్ ప్లెజర్స్ అండ్ ఎంజాయ్మెంట్స్ అండ్ దెన్ టేక్ యూ ఆఫ్టర్ ఫ్యూ బర్త్స్. పెరుమాళ్ రెస్పాండ్స్, ఆల్ ఆఫ్ దేర్ వరీస్ దట్ ఇఫ్ ద లార్డ్ వుడ్ ఆస్క్ లైక్ దాట్ అండ్ నౌ రెస్పాండ్స్ ప్రీఎంప్టివ్ స్ట్రైక్. సో తవామృత సంధిని పాద పంకజే నివేశితాత్మ కథమన్యది ఇచ్చతి స్థితేరవిందే మకరంద నిర్భరే మధువ్రతో నక్షురకం హి వీక్షతే. సో ఎంపెరుమానే శ్రీమన్నారాయణ, ఓకే, యు ఆర్ గివింగ్ ద ఇహ భోగ లోకం, ఇహ లోక భోగం, దిస్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ పర్స్యూట్స్, ద వరల్డ్లీ డిజైర్స్ విచ్ ఐ హ్యావ్, యు ఆర్ ఏబుల్ టు ఫుల్ఫిల్, బట్ ఓన్లీ యూ క్యాన్ గ్రాంట్ ద మోక్ష అనుభవం, ఓన్లీ యూ క్యాన్ గ్రాంట్ ద మోక్ష సామ్రాజ్యం, ద కైంకర్య రుచి, కైంకర్య అనుభవం, ఆల్ దీస్ థింగ్స్ ఓన్లీ యూ అలోన్ క్యాన్ గివ్ మోక్షం దదాతి ఇతి ముకుందః. సో హ్యావింగ్ ప్లేస్ ద బుద్ధి ఆన్ యువర్ డివైన్ నెక్టర్ విచ్ ఇస్ ద మోక్షం, విచ్ ఇస్ అమృతం, ఆ మృత్, దట్ విచ్ ఇస్ డెత్లెస్, డెత్లెస్నెస్ ఇస్ అమృత్. సో దిస్ అమృతం ఈజ్ ద అమృతం డివైన్ నెక్టర్ ద మోక్షం, డ్రిప్పింగ్ ద హనీ డ్రిప్పింగ్ రెడ్ లోటస్ ఫ్లవర్ విచ్ ఇస్ యువర్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫీట్. తేనే మలరం తిరుపాదం, తానే పిడిట్టు చువైతుండం పదకమలంగల్ వందు కాణీరే. సో పెరియాళ్వార్ సేస్ ద ఇన్ఫెంట్ కన్నన్, లిటిల్ కన్నన్ హోల్డ్స్ ఆన్ హిస్ ఓన్ లోటస్ ఫీట్, రెడ్ లోటస్ ఫీట్ అండ్ బ్రింగ్స్ ఇట్ టు దిస్ మౌత్ అండ్ సక్స్ ద తమ్ టు టెస్ట్ హౌ స్వీట్ ఇట్ ఈస్ బికాస్ ఆల్ భాగవతాస్ అండ్ రిషీస్ గోపికాస్ ఆల్వార్స్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ డిజైరస్ ఆఫ్ దాట్ లోటస్ ఫీట్. వాట్ సో స్పెషల్ అబౌట్ ఇట్? కన్నన్ హిమ్సెల్ఫ్ వాంట్స్ టు టేస్ట్. సో దస్ హ్యావింగ్ ప్లేస్డ్ మై మైండ్ ఆన్ యువర్ లోటస్ ఫీట్, వన్స్ ఇట్ ఈస్ ఆఫర్డ్ ద మైండ్ హూ వాట్ ఎల్స్ ఇట్ వుడ్ డిజైర్ ఫార్ అదర్ దాన్ యువర్ లోటస్ ఫీట్? వెన్ ద హనీ బెటెక్ lotus flower is so nearby, the honey bee would look for only the lotus flower and not somewhere else, the little ones, the other miscellaneous flowers with the thorns everywhere. Mulli neer mulli poo ichurakam hi veekshate na ichurakam na veekshate, it would not look for any other poo, any other flower which has, it would not even see the other flowers, right? Similarly, like the honey which looks for only the red lotus flower with the honey inside, and I am also looking for the divine nectar and the divine nectar of your most beautiful lotus feet. A thorny flower without fragrance or honey near mullipu in Tamil, maybe it's the weeds. The bee would never go for that. It would go for only for the red lotus flower. So your lotus feet are the red lotus flower. It's so beautiful. Santamarai தடங்கன் செங்கனிவாய் செங்கமலம் செந்தாமரை அடிகள் செம்பொன் திரு உடம்பே நம்மாழ்வார் சேஸ். அண்ட் கதம் அந்யது இச்சதி அனன்யா சிந்தையந்தோ மாம் ஏஜனா பரியுபாசதே தேஷாம் நித்யாபியுக்தானாம் யோகக்ஷேமம் மகாமியகம். பெருமாள் ஹிம்செல்ஃப் சேஸ், பகவான் வாச. ஸோ அனன்யா சிந்தையந்தோ மாம், நோ அதர் சிந்தை அதர் தேன் திங்கிங், கான்டெம்ப்ளேட்டிங், மெடிடேட்டிங், ஹேவிங் த தியானம் ஆன் ஹிஸ் லோட்டஸ் ஃபீட். ஆச்சாரியர் வேதாந்த தேசிகன் சேஸ், லோகாயத்தரை போல கியாதி லாப பூஜைகளுக்காக வாதல். ஸோ தேர் இஸ் நோ அதர் பிரயோஜனம், தேர் இஸ் நோ அனன்ய பிரயோஜன ஆசை, அனன்ய பிரயோஜன கைங்கரியம். வைராகியாதிகள் இல்லாதாரை போல பிரயோஜனாந்தரத்துக்காக வாதல். ஸோ லைக் தேட் ஐ டோன்ட் ஹாவ் எனி அதர் பிரயோஜனம் ஃப்ரம் திஸ். ஐ டோன்ட் ஹாவ் எனி அதர் டிசையர் அதர் தேன் டிசைரிங் ஆஃப் யுவர் லோட்டஸ் ஃபீட். தொட்பாத மூலம் சரணம் பிரபத்தியே ஆளவந்தார் பர்ஃபார்ம்டு சரணாகதி. அண்ட் ஹென்ஸ் ஐ எம் நாட் லுக்கிங் ஃபார் எனி திங் எல்ஸ் அதர் தேன் த போக்யம் த சுபாஸ்ரயம் யுவர் லோட்டஸ் ஃபீட். ஸ்வயம் பிரயோஜனமாக இதுவே போக்யம் என்று கொண்டு பணிவிடைகளை செய்ய விரும்புகிறேன். This is Swayam Prayojanam. This is Bhogyam. Nothing else. Because in the last verse, he says, the infant would never ever desire for anything other than the breast milk. And our acharyas have equated the lotus feet to the stanam. And this lotus feet are nothing but so tasty and enjoyable for sustenance, for Bhogyam, as well as for Subhashrayam. So, Ananya Prayojana, Anya Prayojanamam, Anyartha Pravrtiyam, Anya Yajanamam, Anya Shabdangalum, Anya Chintayam, Agira Chitrangal Puha Yanathiruvullam. Because of the Swayam Prayojana Kainkaryam, that itself is Bhogyam, there will be no Anya Prayojanam. There will be no Anya Yajanam, there will be no Anya Shabdam, Anya Chintai, Anyartha Pravritti, nothing. So let's talk what is that. First, Anyabhigamanam, there is no other Devata. I would not look for any other Devata other than you, Mukunda, Sriman Narayana. Uruvan Thanakku Panindu Kadaitharai Nirkai, Ninchaye Aivu Gandai, Periyalvar says in Thirumalin Cholai Padigam, about the verses on Thirumalin Cholai. So other than you, I have no one else, having no other recourse. So Anyabhigamanam. Then Anyartha Pravritti. I am not looking for desirous of anything other than your lotus feet. Kurai Shori Ivai Venduvadillai, Periyalvar himself says. I am not looking for Kurai Shori, means the clothing and the food. I'm not going to ask for, oh, give me food until my last breath. You have to make sure that all my family gets food, all my family gets the quota of clothing from the best mall every month. No begging other than your lotus feet. Anya Yajanam. I would not go and beg other devatas. Unnittu matruru devam tholal avanayallal. Thiruvaimozhi says, தேவன் எம்பெருமானுக்கல்லால் பூவும் பூஷனையும் தகுமே. திஸ் பூ, த ஃபிளார் அண்ட் த பூஜா, வுட் இட் பி ஃபார் எனி ஒன் எல்ஸ் அதர் தேன் எம்பெருமான் ஸ்ரீமன் நாராயணன்? நெவர். ஈன்றோல் இருக்க மனை நீராட்டி, வென் யுவர் ஓன் மதர் இஸ் தேர், வுட் யூ கீப் சம் டால் ஆர் சம் மேனிகின் ஆஸ் த மதர், ஆர் கீப் த மனை த வுடன் பிளாங்க் ஆஸ் த மதர் அண்ட் ப்ரே? You would, when your own living mother is there in front of you, when our own Lord Sriman Narayan and Sriyapati is there, would we look for some wooden plank, the other either devatas? Never. Matringor pudud devam kondadum tondir, petra thayirikka manai venni rattu iriru. Matta the Thagavatrile, Thirumangai Mannan says wonderfully about this Anya Yajanam. Then Anya Kirtanam. We would not ever utter or sing in praise of other devatas. Why? Avanayalladu vaaltade. My mouth will never ever talk or praise other than him. என் நாவின் இன்கவி யான் ஒருவருக்கும் கொடுக்கிறேன். ஐ எம் சோ பிளெஸ்ட் டு பி ஏபிள் டு கம்போஸ் தீஸ் வர்சஸ் அண்ட் ஐ வுட் நெவர் எவர் கிவ் அவே தீஸ் வர்சஸ் ஃபார் எனி ஒன் எல்ஸ் அதர் தேன் ஸ்ரீமன் நாராயணன் சேஸ் ஆழ்வார். அந்யா சிந்தனம், அந்ய சிந்தனம், பிற தேவதைகளை மனதாலும் எண்ணக்கூடாது. வி ஷுட் நெவர் எவர் ஈவன் திங்க் ஆஃப் அதர் தேவதா. சிந்தை மற்றொன்றின் திறத்தல்லா தன்மை தேவபினான் அறியும் திருவாய்மொழி சேஸ். வருதேவர் மற்றுளர் என்று என் மனத்திரையும் கருதேன் நான் கண்ணபுரத்தம்மானே. மற்றுமோர் தெய்வமுண்டோ மதியிலா மானிடங்கால் உற்றபோதென்று நீங்கள் ஒருவன் என்று உணரமாட்டீர். ஸோ ஆழ்வார்ஸ் டாக் அபவுட் ஆல் தீஸ் திங்ஸ் அபவுட் அந்ய தேவதாஸ், அந்ய சிந்தனம், அந்ய கீர்த்தனம், அந்ய யஜனம், அந்யார்த்த பிரவிற்த்தி, அந்யாபிகமனம், ஆல் தீஸ் திங்ஸ் அண்ட் அபிகமன உபாதான இஜ்யா சுவாத்தியாய யோகா அண்ட் ஆல் த ஃபைவ் டைம்ஸ் ஒன் ஷுட் திங்க் ஆஃப் எம்பெருமான் அண்ட் தட்ஸ் த ஆழ்வார் திருவுள்ளம். ஸோ ஸ்திதேரவிந்தே மகரந்த நிர்பரே. ஸ்திதே மீன்ஸ் சோ நியர்பை, இட்ஸ் சோ த ப்ராக்சிமிட்டி இஸ் வெரி நியர்பை ஃபார் த ஹனி பீ அண்ட் ஹென்ஸ் த பீ would definitely look for the most delectable, sweetest nectar only and not go for the weeds and some other flowers. So, inna ichurakam hi vichate. Ichurakam is that particular weed. Some people say, talk that it is ichurasam, which is sugar cane. It is not the right thing because bee would never go for sugar cane. And bee would never look at sugar cane. It could not drink the honey from sugar cane. So it is only Ichurakam and not Ichurasam, says our Sri Vatsankachar. Madhuvrataha. Madhuvrataha means the bee would not look at the petal or look at the inner that pollen particles, but it would always suck, drink the honey which is inside. So, sarvata saram adadhyat pushpebhya iva shatpadaha. So, ichurakamna ichatehi. So, they would look only for that particular object which is to be desired for. And that's Perumal's lotus feet. Kalayara katramandar kanbaro ketparo. So, the learned scholars and Bhagavatottamas, would they look for or learn or listen to anything else other than Bhagavad Vishayam? Thus, this wonderful verse talks about the lotus feet and its glories, and it is right on our part to contemplate, desire for and enjoy, utter in praise of nothing other than the lotus feet of Sriman Narayana. ஸ்ரீமதே நாராயணாய நமஹ. துத்பாதமூலம் ஸ்ரணம் பிரபத்யே கவிதார்க்கிக சிம்மாய கல்யாண குணசாலினே ஸ்ரீமதே வெங்கடேஷாய வேதாந்த குருவே நமஹ. அடியேன்.